శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ అధ్యయన పుష్పమ బృహదారణ్యకోపనిషత్ అష్టమాధ్యాయము 8:4 చతుర్థ బ్రాహ్మణము రేతసో వాజపేయ బ్రాహ్మణము. జీవుల దేహోత్పత్తికి తదనంతర దేహయానముల గురించి వాజపేయ యజ్ఞమును ఉపమానముగా తీసుకొని చెప్పబడుచున్నది. రేతస్సు జీవుల కల్పనాసారము శ్లో ఏషాం వై భూతానాం పృథివీరసః పృథివ్య ఆపో ఆపాం ఓషధేహ ఓషధీనాః పుష్పాణి పుష్పానాం ఫలాని ఫలానాం పురుషః పురుషస్య రేతః. 8:4:1 ఈ స్థావర జంగమాత్మకమైనట్టి దృశ్య జగత్తు లేక భౌతిక జగత్తులో అత్యంత సారమైనది ఏది? భూమి ఏ శ్రేష్టమైనది, సారవంతము కూడా? భూమి యొక్క సారము ద ఏసెన్స్, ద ఫైనెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఉదకము, ఉదకము యొక్క సారరుము మొక్కలు, పూతీగలు, చెట్లు, వృక్షములు రూపమున గల ఔషధులు. ఔషధుల యొక్క సారము పుష్పములు, పుష్పముల సారము ఫలములు, ఫలముల సారము పురుషుడు. ద బీయింగ్ హావింగ్ క్వాలిటేటివ్ ఫీచర్ ఆఫ్ ఫంక్షన్ ఇన్ ఓన్ వన్స్ ఓన్ లాజిక్ వన్స్ ఓన్ అక్కోడ్. పురుషుని యొక్క సారము రేతస్సు, రీప్రొడక్టివిటీ. సర్వభూతముల సారము రేతస్సుయే అయి ఉన్నది. రేతస్సు చేతనే దేహముల నుండి దేహములు జనిస్తూ ఉన్నాయి. ఈ సృష్టి అనే నాటక రంగముపై రేతస్సు వలనే జీవులు అను నటులు లేక బాటసారులు రాకపోకలు చేస్తూ ఉన్నారు. నాటక రచయిత వంటి సృష్టికర్త యొక్క కల్పన యుగయుగాలుగా కొనసాగుతూ పోతోంది. సృష్టికర్తయగు ప్రజాపతి జగత్ నాటక రంగముపై సృష్టి అనే నాటకమును ప్రారంభించే ముందు ఇట్లా తలచారు. ఇప్పుడు నేను అనేక జీవజాతులు, జీవరాశులు, స్వభావములు, జన్మ జీవన్ మరణములు, జీవుల రాకపోకలు, దేవతలు, మానవులు, జంతువులు, లోకములు, సుఖదుహకములు ఇటువంటి అసంఖ్యాక విశేషములతో కూడిన సృష్టిక్రమమును కల్పించబోచున్నాను. ఇట్టి సృష్టిక్రమమునకు అతి ముఖ్యమైన ఒక వస్తువు రేతస్సు. ఉత్పత్తి పునరుత్పత్తి అను ప్రకృతి కల్పనకు సారమైనది రేతస్సు. అట్టి రేతస్సుకు సృష్టియందు తగిన స్థానము ముందుగా కల్పించాలి కదా. ఈ విధముగా భావించిన సృష్టికర్త స్త్రీని కల్పించారు. మొట్టమొదట తానే పురుషుడే, తాను కల్పించిన స్త్రీతో సంభోగము అను సృష్టి ప్రారంభకర్మను కల్పించి తానే సంభోగకర్మను సేవించారు. చంద్రకిరణముతో కూడిన పాషాణ సదృశమైన జననేంద్రియమునందు రేతస్సును కల్పించి స్త్రీ సంసర్గము అను సృష్టియజ్ఞ క్రియకు నాంది పలికారు. ఇక ఆపై స్త్రీపురుష క్రమమును సృష్టించారు. కనుక అట్టి సృష్టి సంకల్పము యొక్క సిద్ధిప్రసిద్ధి కొరకై సృష్టిలో పురుషులు స్త్రీని సేవించుట జరుగుచున్నది. రేతసో వాజపేయ యజ్ఞము. ఇప్పుడు వాజపేయ యజ్ఞ విధిని ఉపమానంగా తీసుకుని రేతసోయజ్ఞ విధి క్రమముగా ఉపాసన పూర్వకంగా అభివర్ణించుకుంటున్నాము. రేతసనామ యజ్ఞమునకు స్త్రీ యొక్క యోనియే యజ్ఞవేదికగా ఆగుచున్నది. వెంట్రుకలు దర్భలు అగుచున్నాయి. రహస్య ప్రదేశము అగ్నిగుండము, వృషణములు, నేయిపాత్ర చసకము, పురుషాంగము, స్రువము మేడికర్రతో చేయబడిన కొయ్యగరిట. మేము ఈ లోకమున సత్సంతానము కొరకే యజ్ఞభావముతో సంభోగయజ్ఞమును భావన చేయుచున్నాము అని ఏ దంపతులు భావిస్తారో ఆ పురుషుడు వాజపేయజ్ఞ ఫలమును స్త్రీ నుండి పొందుచున్నాడు. ఆ స్త్రీ పురుషునితో సమానమైన వాజపేయ యజ్ఞ ఫలము పురుషుని నుండి పొందుచున్నది. రేతసో వాజపేయ యజ్ఞము అను సృష్టికర్త సంకల్పమును ఎరిగిన ఆరుణ మహర్షి కుమారుడగు ఉద్దాలక మహర్షి, ముద్గల మహర్షి కుమారుడగు నాకుడు, కుమారహరితుడు మొదలైన మహర్షులు పైరీతిగా లోకములకు సిద్ధాంతీకరించి చెప్పటం జరిగింది. మైథునమును రేతో వాజపేయ యజ్ఞముగా ఉపాసనగా జనులు భావించెదరుగాక అనివారు దంపతులకు యజ్ఞవిధి బోధించటము జరిగింది. ఇది వివాహ మంత్రములలో నిక్షిప్తమై యజ్ఞీకునిచే పలుకబడుచున్నది. అయజ్ఞము ప్రాయశ్చిత్తము ఏ సందర్భములో అయినా రేతసో వాజపేయ యజ్ఞభావన చేయకనో లేక నిద్రించియుండగానో ఓ మెళకువగా ఉన్నప్పుడో సంకల్పితంగానో అసంకల్పితంగానో రేతస్ఖలనము జరిగినప్పుడు రేతసో దేవతకు ఈ విధమైన ప్రార్థన, ఉపాసన నూద్దాలక నాక కుమార్హరిత మొదలైన మునిసత్తములుచే మానవ జాతి శ్రేయోభిలాషులగు మహర్షులచే ప్రాయశ్చిత్తముగా విధించబడుతోంది. ప్రాయశ్చిత్తముగా రేతస్సును స్పృశించి ఈ విధంగా అభిమంత్రించాలి. సర్వ ఔషధ అన్నసారముగు ఈ స్ఖలించిన రేతస్సును నేను సృష్టికర్తృరస దేవతగా అభిమంత్రిస్తూ ఉన్నాను. భూమిపై పడిన ఓ స్ఖలనమ, పృథివి నుండి అన్నము రసము పుదకములతో కూడి రసస్వరూపమై వచ్చియున్నారు అని నమస్కరించాలి. అట్టి రేతస్సును స్పృశించి రేతోతేజముగా భావిస్తూ అనామిక అంగుష్ఠములతో ఉంగరము వ్రేలు ఉబ్బొటనవేలు చివరలను కలిపి స్పృశించి స్వీయ స్థనములపైన భ్రూమధ్యమున రేతస్సును తాకించి రేతసో దేవతకు ఈ విధంగా నమస్కరించాలి. పునః మాం ఏతి ఇంద్రియం, పునస్తేజ, పునర్భగ, పునః అగ్నిధిష్ణయ యథాస్థానం కల్పంతాం. ఓ రేతసో రసదేవ, రేతస్సు తిరిగి లోనికి ప్రవేశించునుగాక. ఈ రీతిగా బయల్వెడలిన వీర్యము మరల తిరిగి వచ్చి నాకు తేజస్సును సౌభాగ్యమును ప్రాప్తింపజేయునుగాక. అగ్నియందు స్థానము కలిగి ప్రకాశించుచున్న ఓ దివ్యస్వరూపులగు దేవతరాలా, నా దేహములో రేతస్సును రేతో ప్రకాశమును తిరిగి దేహభాగములలో నింపి ఉంచమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రము సమర్పించుచున్నాను అని నమస్కరించాలి. నీటిలో వీర్య పతనము జరిగినప్పుడు ప్రాయశ్చిత్తము, అథయత్ ఉదక ఆత్మానం పరిపశ్యేత్ తత్ అభిమంత్రాయేత్, జలములో తన ప్రతిబింబమును చూచుకొని ఇట్లా అభిమంత్రించాలి. మై తేజ ఇంద్రియం యశోద్రవిణం సుకృతం ఇతి, నా ఇంద్రియములు యశోద్రవ్యము సుకృతముగా అగునుగాక. దంపతులు సంతానము కావాలనుకున్నప్పుడు, స్త్రీ రజస్వల అయి ఉన్నప్పుడు పురుషుడు చదవవలసిన మంత్రము, యన్మలోద్యాసాహ తస్మాత్ మలోత్వాసనం యశస్వినీం అభిక్రమ అపమంత్రేత, రజస్వల అయిన నా భార్య లక్ష్మీరూపమై ఉండునుగాక. ఇక రజస్వల అయిన ధర్మపత్నితో 3 రాత్రులు తరువాత మాత్రమే భోగించాలి. మాకు చక్కటి గుణములు గల పుత్రుడు కలుగునుగాక అని రేతో దేవతను ప్రార్థించాలి. ధర్మపత్నితో ప్రేమాస్పదముగా సంభోగమునకు అంగీకరింపజేయాలి. అంగీకరించని భార్యను దర్పము చూపి అంగీకరింపజేయవచ్చును. నా ఇంద్రియములలోని రేతస్సుతో మీలోని రజస్సును సత్సంతానసిద్ధికే అతిక్రమించుచున్నాను అని భావన చేయాలి. ఇంద్రియేణతే యశ సాయస ఆదధామి, నా ఇంద్రియములతో మీ యశో విభాగమును అతిక్రమించున్నాను అను మంత్రము మననము చేయుచు పురుషుడు భార్యతో సంభోగించుటచే సత్సంతానము కలుగగలదు. జీవిత భాగస్వామి సంభోగమునకు ప్రీతి కలిగియున్నది అని గ్రహించి ముఖేన ముఖం సంథాయముఖమును ముఖమున ఆనించి ఉపస్థం అశ్వ అభిమృశ్య హస్తముతో యోనిని స్పృశించుచు పలకవలసిన మంత్రము, అంగాత్ అంగాత్ సంభవసి హృదయ దధి జాయసే సత్వం అంగకషాయోసి దిగ్ధ విద్ధామివ మాదయే మామము మైతి 8 3 9. ఓ రేతస్స, మీరు ఆహారము యొక్క రసమై నా యొక్క అవయవముల నుండి పుట్టుచున్నారు. ఇంకా చెప్పాలంటే అన్న రసము నుండి హృదయములో జనిస్తున్నారు. అందుచేత మీరు నా అవయవములన్నిటిలోని రసరూపులు. నా యొక్క అన్ని అవయవములలో నుండి రసముగా బయల్వెడలి ఇప్పుడు ఈ నా ధర్మపత్ని యోని యందు బాణముతో కొట్టబడిన జింకవలే ప్రవేశించి గర్భమున చేరి సంతానము కొరకై స్వాధీనమగునట్లు చేయండి. సంతానము దంపతులు వద్దనుకొన్నప్పుడు దంపతులు గర్భధారణను ఇప్పుడు వద్దని అనుకున్న అభిప్రాణ్యాత్ అపానాది ఇంద్రియేణ తే రేతస రేత ఆదదే ఆపానము ద్వారా నిశ్వాస ద్వారా రేతస్సును రేతస్సుతో ఉపసంహరించున్నాను వెనుకకు మరల్చుచున్నాను అని మంత్రమును జపించుచు అపానము ద్వారా రేతస్సును గ్రహించుటచే గర్భము కరుగక ఉండగలదు. దంపతులు తిరిగి సంతానము కావాలనుకున్నప్పుడు అథ చయాం ఇచ్చేత్ గర్భం దధితేతి తస్యాం అర్ధం నిష్ఠాయ ముఖేన ముఖం సంథాయ అభిప్రాణ్యాత్ అపాన్యాది ఇంద్రియేణ తే రేతస రేత ఆదధామి ఇతి గర్భిణ్యేవ భవతి. ముఖముపై ముఖము చేర్చి అపానమును విడిచి నిట్టూర్పుతో ఇంద్రియముల సారముగు రేతస్సుతో రేతస్సును ఉంచున్నాను అను మంత్ర మంత్రార్థమును ఆ దంపతులు ఆశ్రయించుటచే ఆ స్త్రీ గర్భము దాల్చగలదు. మంత్రముతో జారపురుషుని శిక్షించు విధి ధర్మమును వీడి ధర్మపత్నిని ఏమరచి జారుడు అయినట్టి పరస్త్రీ వ్యామోహము గలవానిని శిక్షించు విధానము ఈ విధముగా చెప్పబడుచున్నది. పచ్చిమట్టితో చేసిన పాత్రను ఏర్పరచి అగ్నిని అద్దానియందు స్థాపించి దానిపై కుశాంతాలను దర్భలను బర్హిస్సులను చివరలను విపరీత పద్ధతిలో దక్షిణము వైపుగాగాని పశ్చిమ దిక్కువైపుగాగాని కొసలు ఉండే రీతిగా పరచి వాటిపై బాణకారంగా ఉండే కుశాగ్రాలను నేతితో తడపి వ్యతిరేక దిశలో ఉంచి అగ్నిలో నాలుగు ఆహుతులు ఈ క్రింది అర్థము వచ్చే మంత్రాలతో సమర్పించాలి. ఈ పేరుగల కర్తకు చెందిన లేక మీకు చెందని యోషాగ్నియందు రేతస్సును ఉంచి తప్పుచేస్తున్నావు. అందుకు ప్రాయశ్చితము శిక్ష గా ఈ యజమాని చేయు అగ్ని విధిచే మీ ప్రాణ ఆపానములు పశుపుత్రులు శ్రోతస్మార్త కర్మ ఫలములు ఆశాసిద్ధి సంపదలు ఈ యజమానిచే లాగివేయబడుచున్నాయి. ఈ విధంగా వాజపేయ యాగ సంపత్తి గలవాడు జారుని శపించు విధి చెప్పబడుచున్నది. అందుచేత పరస్త్రీ పరభార్య వ్యామోహము పరస్త్రీ పురుషులతో పరిహాసము సంభోగము మొదలైనవన్నీ కూడా రేతస్సు దేవతలకు కోపకారణమని అది కలసిరావలసిన సంపదలకు విఘాతమని దేహమును పాలించు దేవతలకు కోపకారణమని ఆ కారణంగా అనారోగ్యము అమరణము సంభవించగలవని జనులు ఎరిగి ఉండెదరుగాక. జీవిత భాగస్వామి భార్య ఋతుభావము పొందినప్పుడు యజమాని మరియు ఆ స్త్రీ అనుసరించవలసిన నియమములు. భార్య రజస్వల అయిన మూడు రోజులు భర్త కంచుగిన్నెతో జలపానము చేయునుగాక. రజోదూషిత అయిన స్త్రీని స్పృశించరాదు. మూడు రాత్రులు అనంతరము ఆ స్త్రీ రజోదూషిత వస్త్రములు త్యజించి అభ్యంగన స్నానానంతరము ఉతికిన వస్త్రములు ధరించునుగాక. నాలుగవ రోజు మూడు రాత్రుల అనంతరము ఆ స్త్రీ ధాన్యము దంపటము మొదలైన వ్యాయామ రూప గృహసేవా కర్మలు నిర్వర్తించునుగాక. తెల్లని రంగుతో ఒక వేదాధ్యయనము చేయగల పూర్ణాయుర్దాయము గల పుత్రుని కోరుకునే దంపతులు దంపతులిద్దరూ బియ్యముతో క్షీరాన్నమును వండించి భక్షించెదరుగాక. కపిల వణము పచ్చని రంగు కలిగి రెండు వేదములు పఠించుచు పూర్ణాయుర్దాయము కలవానిని పుత్రునిగా పొందుటకే ఆ దంపతులు దధ్యోదనము పెరుగు అన్నము తో నేయి కలిపి భుజించెదరుగాక. శ్యామవర్ణము లోహిత నేత్రములు అంతర్దృష్టి కలిగి మూడు వేదములు పఠించుచు పూర్ణాయుర్దాయము గల పుత్రుని పొందటానికై ఆ దంపతులు నీటితో బియ్యమును ఉడికించి ఆవునేని కలిపి భుజించెదరుగాక. పాండిత్యము పూర్ణాయుర్దాయము గల పుత్రికను పొందాలని దంపతులు కోరిక కలిగి ఉంటే ఆ దంపతులు నువ్వుల పులగమును వండించి నేతితో కలిపి భక్షించెదరుగాక. దంపతులు కనుక పండితుడు పది మందిలో సుప్రసిద్ధుడు సభలో మనోహరమైన వాక్యములు పలుకగలిగినవాడు అగుపుత్రుని కోరుకుంటూ ఉంటే నాలుగు వేదములు చదివినవాడు కూడా అయి ఉండాలనుకుంటే దీర్ఘాయుష్మంతుడు కూడా అయి ఉండాలనుకుంటే మాంసోదనం పాచేత్వా సర్పిష్మంతం అగ్నియతాం ఈశ్వరో జనేతవా 8.4.18 మాంసమును ఆవునేయితో కలిపి వండి భక్షించెదరుగాక. బ్రాహ్మణులకు కొన్ని ఉపాసనలలో ఉన్నవారికి మాంసాహారము నిషిద్ధము. స్త్రీ రజస్వల బహిష్ఠు అయి మూడు రాత్రుల తర్వాత నాలుగవ రోజు నిర్వర్తించుటకు చెప్పబడు శాస్త్ర విధులు. ఆ స్త్రీ తెల్లవారకముందే కాలకృత్యములు స్నానాదులతో సహా పూర్తి చేసుకోవాలి. ఉదయమే దంపించి వండి ఉంచుకున్న బియ్యము స్థాళీపాకము నుఘృత సంస్కారము శ్రీమంత బ్రాహ్మణములో పిష్టమునకు చేయుఘృత నేయి సమర్పణ అగ్ని విధివలే ఆ దంపతులు చేయాలి. గిన్నెలో నుండి చామస పాత్ర నుండి అన్నమును కొద్ది కొద్దిగా తీసుకొని 1 అగ్నియే స్వాహ 2 అనుమతయే స్వాహ 3 దేవాయ సవిత్రే సత్యప్రసవాయ స్వాహ అని మూడు ప్రధాన ఆహుతులను అగ్నికి మూడు సారలు సమర్పించాలి. ఆ విధంగా 3x3 9 ఆహుతులను సమర్పించిన తరువాత శేషించిన అన్నభాగమును కొంత భర్త ముందుగా ప్రసాదము వలె స్వీకరించాలి. భర్త తినగా మిగిలిన కొంత భాగమును భార్యకు ఇవ్వాలి. భార్య స్వీకరించాలి. అప్పుడు ప్రక్షాళ్యపాణి చేతులు కడుగుకొని ఆ చమస పాత్రలో మంచినీరు పోసి పొదపాత్రం పూరయిత్వా ఉత్తిష్ఠాతో విశ్వావసో అన్యాం ఇచ్ఛ ప్రపూర్వ్యాం సంజయం పత్యా సహేతి. 8:3-19. ఓ విశ్వావసు గంధర్వుడా, మీరు నా భార్య యొక్క స్వామీప్యతను విడిచి వెళ్ళిదురుగాక, మరొక చోటికి వెళ్ళిరండి అను మంత్రమును చదువుచూ భర్త భార్య యొక్క శిరస్సుపై ఆ చమస పాత్రలోని జలముతో సంప్రోక్షించాలి, చల్లాలి. ఆ తరువాత భర్త తన అభిమతమును అనుసరించి భార్యతో క్షీరాన్నమును భుజించి శయనాగారము ప్రవేశించుచు ఆలింగనమప్పుడు చదువవలసిన మంత్రమును చెప్పుకుంటున్నాము. ఆలింగన మంత్రము అమో అహమస్మి సాత్వగ్మ్ స్వాత్వం అస్య అమో అహం సామ అహమస్మి రుక్త్వం ద్యోహ అహం పృథివీత్వం తావేహి సద్మ్రభావహై సహరేతో దధావహై పుంసే పుత్రాయ విత్తయ ఇతి. 8:4-20. అమోహమస్మి, నేను ప్రాణమును, మీరు వాక్కు. ప్రాణమునకు వాక్కు స్వాధీనమగుచున్నట్లు మీరు నాకు ప్రేమతో స్వాధీనమగుచున్నారు. అందుకు ప్రేమవాక్కులు పలుకుచున్నాను. నేను సామవేదమును, మీరు ఋగ్వేదము. సామవేదము ఋగ్వేదమునకు ఆధారమయ్యున్నట్లుగా మీరు నాకు ఆధారమయ్యున్నారు. నేను అంతరిక్షమును, మీరో భూమి. భూమి అంతరిక్షములు లోకమునకు తల్లిదండ్రులైన రీతిగా మనమిరువురము మన సంతానమునకు తల్లిదండ్రులము అగుచున్నాము. అందుచేత మనమిరువురము ఉత్తమ సంతానము కొరకే రేతసాగ్నిని ఉపాసిస్తూ ధరించుచున్నాము. అప్పుడు పురుషుడు, అథాస్య ఉరు విహాపేతి విజిహితాం ద్యావా పృథివీతి తస్యాం అర్ధం నిష్ఠాయ ముఖేన ముఖం సంధాయ త్రిరేణమానులోమా మనుమాష్ఠి. ఈనా ధర్మపత్ని యొక్క తొడలను విడదీచున్నాను అని పలుకుచూ స్త్రీయందు జననేంద్రియము ఉంచునుగాక. ఓ నా ఈ ధర్మపత్ని యొక్క తొడలు రూపమున ఉన్న భూమ్యాకాశములారా, మీరు విడివడిదురుగాక అని భర్త భార్య యొక్క దేహమంతా స్పృశించుచు విష్ణుర్యోనిం కల్పయతు త్వష్టా రూపాణి పింసతు ఆశించతు ప్రజాపత్యః ధాతా గర్భం దధాతు తే గర్భం దేహి సినీవాలి గర్భం దేహి పృథుష్టుకే గర్భంతే అశ్వినో దేవావధత్తాం పుష్కరస్రజౌ. 8:4-21. విష్ణు భగవానుడు మనయందు సంతానము జనించుటకు సమర్థమైన భాగము అగ్నిష్ణము ను కల్పించి మనకు సత్సంతానమును ప్రసాదించుదురుగాక. త్వష్టాను సూర్యభగవానుడు మన సంతానమునకు రూపము ప్రసాదించుదురుగాక. ప్రజాపతి నాయందు ప్రత్యక్షమై మీయందు రేతస్సును సుహుర్భావంగాను క్రమక్రమంగాను జేర్చునుగాక. సూత్రాత్మదేవత మీయందు గర్భమును కాపాడునుగాక. దర్శనార్హమగు ఓ దేవతాస్వరూపిణి భార్యామణి, మీరు రేతస్సును నానుండి స్నేహ సంతానోపాసనాపూర్వకంగా ఆహ్వానించి గర్భమును ధరించెదరుగాక. స్తోత్రరూప దేవత అర్ధాంగి, మీరు గర్భమును ధరించండి అని అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. అశ్వని పుత్రులగు అశ్వని దేవతలు శిశు సంరక్షణ పరిపోషణ కొరకై నొమన ఇరువురిపై కరణ వహిస్తూ మీ గర్భస్థానమును సంసిద్ధపరచుచుండెదరుగాక. హిరణ్మయి అరణ్యభ్యాం నిర్మంథతాం అశ్వినౌ తంతే గర్భం హవామహే దశమే మాసి సూతే యథా అగ్న్యః గర్భా పృథివీ యథా ద్యోహ ఇంద్రేణ గర్భిణీ వాయుః దిశాం యథా గర్భ ఏవం గర్భం దధామి తే అసావితి. ఓ పత్నీరూపా దేవి, రేతస్సు తేజోరూపా అరణులు, అట్టి ఏ అరణులచే అశ్వినీదేవతలు స్తుతించబడి మధింపబడుచున్నారో ఆ అరణులు మీ గర్భమునందు నా నుండి ప్రవేశించుచున్నాయి. ఇప్పటినుండి పదవ మాసమునందు మన బిడ్డను ప్రసవించుటకే అట్టి తేజోరూపా అరణులను మీయందు దేవతలు హోమము చేయుచున్నారు. అగ్నిని భూమి తన గర్భములో ధరించుచున్న విధంగా దేవేంద్రుడు స్వర్గమును తన గర్భమునందు ధరించుచున్న రీతిగా, దిక్కులు వాయువున తమయందు ధారణ చేస్తున్న విధానంగా పేరుగల నా ధర్మపత్ని వగు మీ గర్భములో సంతానమును దానము చేయుచున్నాను. ఈ విధంగా పలుకుకు స్త్రీ యోని ఎందు మధించిన రేతస్సును పురుషుడు దేవతాహోమము చేయుచుండునుగాక. స్త్రీ ప్రసవించుచున్న సమయములో పురుషుడు తలుచుకోవలసిన మంత్రము, పురుషుడు స్త్రీని సమీపించి, ఓ పేరు గల ధర్పత్ని దేవత, యథావాయః పుష్కరిణీం సమిందేతి సర్వతః ఏవా తే గర్భ ఏజతు, సహవైతు జరాయణ ఇంద్రస్య అయం వ్రజః కృతః సార్గళః స పరిశ్రేయః తం ఇంద్ర నిర్జహి గర్భేణ సావరాం సహేతి. 8:4-23. నెప్పులు వచ్చుచున్న భార్యను జలమును ప్రోక్షిస్తూ, మానసికంగా ఉపాసన చేస్తూ, వాయువు తటాకముపై ప్రసరిస్తూ, తటాక స్వరూపమునకు ఏమాత్రము హాని చేయకుండా తటాకమునందు అంతటా ఏ విధంగా సంచరిస్తూ ఉన్నదో అదేవిధంగా నా ఈ ధర్మపత్ని యొక్క గర్భమునందు చలించుచున్న ప్రసూతి వాయువులు గర్భస్థ శిశువును గర్భమునకు హాని కలుగకుండా మావితో సహా బయటకు తెచ్చివేయునుగాక. మావి మార్గము గర్భదాన ప్రసవ కాలమున మావితో కూడుకుని ఉన్నది. ఓ ప్రాణదేవాది దేవ, మీరు గర్భమునుండి బయటకు వెడలేరండి అను అర్ధము గల మంత్రములతో స్పృశించబడిన జలమును ధర్మపత్ని శిరస్సుపై దేవతోపాసన భావనతో సంప్రోక్షించాలి. జాతక కర్మ, జనించిన శిశువుకు జాతక కర్మ శాస్త్రములచే ఈ విధంగా విధించబడుచున్నది. దంపతులిద్దరు జాతక కర్మను నిర్వర్తించాలి. ముందుగా యజ్ఞస్థానమును ముగ్గులతో అలంకరించి, అగ్నిని ఆహ్వానించి, వ్రేల్చి, దర్భలతో నలువైపుల మంత్రముగ్ధంగా అలంకరించాలి. హోమద్రవ్యము నేయితో హోమము చేయాలి. పృషదాజ్యము నేయి కలిపిన పెరుగు గల పాత్రను తొడపై ఉంచి నేతితో హోమ సంస్కారము చేయుదురుగాక. అస్మిన్ సహస్రం పుష్యా సమేధమానః స్వే గృహే అస్య ఉపసద్యాం మా ఛేత్సిత్ ప్రజయా చ పశుభిశ్చ స్వాహ. 8:4-24. ఈ నా గృహంలో నేనే ఈ నా కుమారుని రూపంగా వృద్ధి పొందుతూ వేలాది మంది జీవులకు పశువులకు పరిపోషణ ఆనందములను కలుగజేసెదనుగాక. అందుకొరకై ఈ ఆజ్యము అగ్నికి సమర్పిస్తూ ఉన్నాను. ప్రజయా చ పశుభిశ్చ స్వాహ. మై ప్రాణాన్ త్వయి మనసా జుహోమి స్వాహ. ఓ కుమారా, నాయందలి ప్రాణశక్తిని నీ యొక్క మనస్సు అనే హోమగుండమునందు హోమము చేయుచున్నాను. స్వాహ. యత్కర్మణ అత్యరీరుచం యద్వా న్యూనం ఇహాకరం. అగ్నిష్టత్ స్విష్టకృత్ విద్వాంతు స్విష్టం సుహృతం కరోతు నః స్వాహ ఇతి. నేను చేయు అగ్ని కార్యముల న్యూన అధికములను పట్టించుకోకుండా విద్వాంసుడగు అన్నీ తెలిసియున్న అగ్నిదేవుడు ప్రియమును చేయుచు నా పుత్రుని, నన్ను, నా ధర్మపత్నిని ఆశీర్వదించెదరుగాక. ఆ విధంగా స్వాహ ఏతి అని ముగించి ఆ తండ్రి తన పుత్రుని చెవియందు నోరు జతచేర్చి వాక్ వాక్ వాక్ అని 3 సార్లు జపించాలి. తరువాత బంగారు చెంచాతో పెరుగు తేనె నేలో ముంచి కుమారుని నాలుకను తాకిస్తూ చప్పరింపజేయాలి. ఓ కుమారా, భూభువః సువహాను 3 వ్యాహృతులను చెప్పుచు భూలోకమును అంతరిక్షమును దేవ దివ్య లోకమును నీ మనస్సునందు ఉంచుచున్నాను. భూర్భువ సువహ అను వ్యాహృతిచే సమస్తము నీయందు ఉంచునట్లు అవుతోంది. నాయనా, ఆస్వాదించు అని చెప్పుచూ తినిపించాలి. నామకరణము, ఇప్పుడు తండ్రి పుత్రునికి నామకరణము చేయుచున్నారు. అట్టి నామకరణము 2 విధములైనవి. వేదో 2 సీతి మొట్టమొదట వేదనామకరణము చేయుచున్నారు. వేదము ఎరుగువాడవు ద్రష్టవు కేవల దృక్ స్వరూపుడవు అను అర్థం వచ్చే నామము రహస్యమైనది. అందుచేత ఆ పేరు వ్యవహారమున ఉండదు. కాని ఇది జీవితాశయము అని సూచించు వేదవేద్య తెలుసుకొనుచున్నవానిని తెలుసుకోవలసినదానికి సంబంధించిన సూచన. Indication: the purpose of this in your life opportunity is to know the nor of yourself. Vyavaharika namamu aa tarvata vyavaharika namamu nirnayinchabadi biyam pai omkaramuto koodi tandriche ungaramuto likhinchabadtondi. Tarvata yatte stanaha ani talliche stanamula dwara biddaku paalu taaginchali. Tandri ee vidhanga stotra mantramu chaduvunu gaaka. ససయో మయో భూర్యో రత్నధావసు విద్యహ సుదత్రః యేన విశ్వా పుష్యసి వార్యాణి సరస్వతి తమ్ ఇహ ధాతవే కరితి. April 8, 1927. ఓ దేవదేవి, సరస్వతీ జగన్మాత, నీ స్తనములు సర్వజీవులకు క్షీరములు ప్రసాదించుచున్న అక్షయభాండములు. ఆ నీ క్షీరము సమస్త భూతములకు దేవతలకు కూడా పరిపోషకములు. ఓ దేవతలారా, అట్టి పరమ పావనము విశ్వపరిపోషకము అగు క్షీరమును ఈయన అర్ధాంగి అగు దేవి యొక్క స్తనములలో ప్రవేశింజేయండి. ఈ విధంగా మంత్రము తండ్రి చదువుచుండగా తల్లి రహస్యముగా తన స్తనములతో బిడ్డకు పాలు త్రాగించునుగాక. అభిమంత్రయతి, అప్పుడు తండ్రి బిడ్డను తల్లిని జలముతో అభిమంత్రించాలి. మంత్రము ఇలాసి మైత్రావరుణి వీరే వీరమజీ జనత్ సాత్వం వీరవతి భవ యస్మాన్ వీరవతో అకరదితి. 8:4-28. ఓ అర్ధాంగి దేవీ స్వరూపిణి, అరుంధతి కళాస్వరూపిణి, మిమ్ములను అభినందిస్తున్నాను. నన్ను నిమిత్తముగా చేసుకుని మీరు వీరపుత్రుని ప్రసాదించారు. నన్ను వీరపుత్రుడు కలవానిగా చేశారు. మీరు వీరమాత అయ్యారు. నన్ను వీర్యవంతుడిగాను గౌరవము పొందువానిగా చేశారు. అందుచేత ఓ దేవి, నీవు ఎల్లప్పటికీ నాకు అభినందనీరాలివి. సుఖీభవ, విజయీభవ, సుప్రసన్నోభవ, వరదోభవ. ఓ బిడ్డా, తంవా ఏత మాహురతి పితా బతా భూరతి పితామహో బతా భూహ పరమాం బత. నీవు తండ్రిని తాతను మించినవాడవు అని నిన్ను బుధజనులు మెచ్చుకొనేటట్లు జీవితమును తీర్చిదిద్దుకొనెదవుగాక. బ్రహ్మమును విద్యగా అభ్యసించి బ్రహ్మజ్ఞానివై నీ బ్రహ్మప్రకాశముతో ఈ జగత్తును నింపివేయదువుగాక. యశస్సు చేతను బ్రహ్మవర్చస్సు చేతను గొప్ప స్థితిని పొంది పూజ్యులగు జనులకు ప్రశంసపాత్రువగుటకే ఇక ఉద్యమించుము. ఇతి బృహదారణికోపనిషత్ అష్టమాధ్యాయే రేతసోవాజపేయ బ్రాహ్మణం నామ చతుర్థం బ్రాహ్మణం. 8:5 బ్రాహ్మణము వంశ బ్రాహ్మణము గమనిక బృహదారణికోపనిషత్ శ్లోక తాత్పర్య విభాగములోని చతుర్థాధ్యాయము వంశ బ్రాహ్మణము చూడ ప్రార్థన. ఇతి బృహదారణికోపనిషత్ సమాప్తము. ఓం శాంతియః శాంతియః శాంతియః.